ఓం సర్వాణవాయోర్నో కామాన్ ప్రవేశయతి యోగేన వాదాయ భ్రమముపైతే సైతనష్ట్వా ప్రయాయాత్ అకామప్రేతాదేన కామానాను ప్రయాయో అలేజావేర్య స్యాత్ సజుహుయాత్ సుభ్యంతాంగిరస్ సమా విశ్వాసుక్షితయ పృథక్ అగ్నే కామాయే కామానేవాస్మిన్ దధాతే కామప్రేతాయేనం కామానుప్రయాందే తేజస్వే వీర్యవాన్ భవతే సంతతిర్వాయేదాయజ్ఞస్య యోగేనం వాసాయ వ్రతముపైతే సేతుద్వాయతే విచ్ఛిద్యదేవాస్తదా సంప్రాంచముద్ధృత్య మనసోపతిష్ఠేత మనోవై ప్రజాపతిః రాజాపత్యో యజ్ఞ మనసైవ యజ్ఞకం సంతనోతి భూరిత్యాహ భూతో వై ప్రజాపతిః భూతిమేవోపైతే ఇవాయేణేంద్రియేణ వీర్యేణ్యతే యస్యాహితాగ్నేరగ్నిరపక్షాయతే యావచ్ఛమ్యయా ప్రవిధ్యేత్ ఏతావదపక్షాయేత్ అగుం సంభరేత్ ఇదంతకేకం పరపుతలేకం తదీయేణ జ్యోతిషాదం విశస్వ సంవేషణస్తనుపైతాభిరేధి ప్రియే దేవానాహం రమే జనిత్రయితి బ్రహ్మణైవైన పుంసంభరతి దైవతప్రాయశ్చిత్తి యది పరస్తరామపక్షాయేత్ అనుప్రయాయావస్యేత్ సో ఏమ తదప్రాయశ్చిత్తి ఓషధీర్వా ఏనస్య పశువన్మయ ప్రవిశతి ఎస్ హవిదే వత్సా అపాపి సాధయంతి తానేర్దుఃఖ్యాత్ జాతయాహవిషాయేత ఎన్న దుఃఖ్యాత్ యజ్ఞపురుడంతరియాత్ వాయువ్యాయవాగోన్నిర్వపేన్ వాయుర్వే పయస ప్రదాపయత సరేవాస్మే పయ ప్రదాపయతే పయో వాషయ పయ పయ పయసైవాస్మే పయావృంధే అథోత్తరస్మే హవిషే వత్సానపాగురియాత్ దైవత ప్రాయశ్చిత్తి అన్యతరానువారేషు దేవాన్ భాగేయేన అభ్యర్థయతి యజమానస్య దాయం గృహమాగచ్చంది ఎస్య దాయం శబ్దకం హవిరాత్తిమార్చతి ఇంద్రాయ వ్రీహేణ్యుపవశేన వయోమాపోషదయ వయేవాభ్యేత్వపవసే యత్రాదస్యాత్లం కురయాత్ అసేతర ఇంద్ర పురోణాశ సత్ ఇంద్రియేవాస్మే సమేజే దాది వయోమాపోషదయ పయ పయ వయదైవాస్మై పయోవృంధే అథోత్తరస్మే హవిజయపత్సానపాకురయాత్వ్రాయశ్చిత్తి ఉభయానువారేణ దేవాన్ భాగేయేణ అభ్యర్థయతి ఏజమానస్యం చాతశ్చమాగచ్చంది ఎస్భయం హవిరాత్తిమార్చతి ఐంద్రం పంచశరామోదరన్యర్వపేన్ అగ్నిం దేవతానాం సమయ్యజేన్ అగ్నిముఖా ఏవ దేవతా ప్రీణాది అగ్నిం వాన్మన్యా దేవతాః ఇంద్రమన్మన్యాః తా ఏవోభయే ప్రీణాది పయో వా ఓషధయః పయఃపయః పయసైవాత్మే పయోవృంధే అథోత్తరస్మే అభిజయ వత్సానపాకురయాత్ దైవ తదప్రాయశ్చిత్తిః అర్థో వా ఏతస్య యజ్ఞస్య మీయతే యస్య ఉపత్యే హన్వత్యనాలంభుకా భవతి తామరుధ్యయజేత సర్వేణైవ యజ్ఞేన యజతే తామిష్వాపక్వయేత అమోహమస్మే సాత్మం దేవరహం పృథివేత్వం సామాహం ఋత్వం తావేగితం భవావ తారేతో దధావహే పుంసే పుత్రాయ వేత్తవై రాయస్తోషాయ సుప్రజాస్తాయ సువేర్యాయేతి అర్థయేవైనాపక్వయతే దైవ తదప్రాయశ్చిత్తిః యద్విష్టన్నేన జుభుయాత్ అప్రజాపదుర్యజమాన స్యాత్ యతనాయతనే నిలయేత్ అనాయతన స్యాత్ రాజాపత్యర్చావల్మేకపాయావనయేత్ రాజాపత్యో వై వర్మేక యజ్ఞ ప్రజాపతిః ప్రజాపదా వేవ యజ్ఞం ప్రతిష్టాపయతి భూరిత్యాహ భూతో వై ప్రజాపతిః భూతిమేవోపయతే తత్కృత్వా అన్యాన్ దుగ్ధాపదలోహోదవ్యం దైవ తదప్రాయశ్చిత్తిః యత్కీటాపన్నేన జిహుయాత్ అప్రజాపశుర్యజమాన సదనాయతనే నినయేత్ అనాయతన సద్ మధ్యమైన పద్మేణ ద్యావాజ్ఞాంత పరిశీర్ణయేత్ ద్యావాజిర్వ్యోరేణ ప్రతిష్టాపయతే తత్కృత్వా అన్యాన్ దుగ్ధాపునరోహోదవ్యం దైవన ప్రాయశ్చిత్తే ఇదవృష్టేన భయాత్ అవలోమ సత్పుంజాయేత యజ్ఞం విచ్ఛిందయాత్ మిత్రోజనాహం కల్పయతి ప్రజానన్ మిత్రోదాసాన పృషవే మతద్యాం మిత్రకృష్ణేన విడాభియత్తే సత్యాయ హవ్యం కృతవజ్ఞ భవతేతి మిత్రేణైవేన కల్పయతి తత్కృత్వా అన్యాన్ దుగ్ధాపునరోహోదవ్యం ప్రాయశ్చిత్తే ఎత్పూర్వశ్యామాహుత్యాగం హుతాయాముత్తరాహుతిస్కందేమానోవ్యధ్యేద యదుత్తరయాభియుయాద్యుష్పాధ్యపశుభర్యజమానోవ్యధ్యేద యత్రమేక్షమనస్పదే దేవానాంగుహ్యానామాని తత్ర హవ్యాని కామయేది వానస్పత్యయక్షారమిషమాధాయ తోష్ణేనేవ పునర్జుహుయాద్ వనస్పతిరేవ్యాంజాహుదేవిధార తత్కృత్వా అన్యాన్ దుగ్ధాపునరోహోదవ్యం ప్రాయశ్చిత్తే యత్పురా ప్రయాదేభ్య ప్రాంగారస్కందే అభ్యర్యవే యజమానాయ చాగ్ర సద్ యద్దక్షిణ బ్రహ్మణే యజమానాయ చాగ్ర సద్ యత్ప్రత్యగ హోత్రే జమత్రే యజమానాయ చాగ్ర సద్ యదుదంగే అగ్నేధే పశుభ్యజమానాయ చాగ్ర సద్ యదభిభూయాద్ రుద్రవాస్యభోన్ఘాతుక సద్ ఎన్నాభిభూయాద్ అశాంత ప్రక్రియేత సుమస్య బుద్ధేనాభినిద్యాద్ మాతమోమాయజ్ఞస్తమన్మాయమానస్తమదే నమస్తే అస్వాయతే నమో రుద్రపరాయతే నమో యత్ర విశేషసే అమం మాహిగుంసే నమం మాహిగుంసేర్దినేన స్కందేన తం ప్రహరేన్ సహస్రలింగామిడభో జాతవేదాః స్వామృష్ఠా కృతవాన్ సుప్రతీక వామోహాధేన్మే క్షితోనే త్వాజహామ గోపోషన్నా వీరపోషంజేచ్ఛేది బ్రహ్మైవేణం ప్రహరదే దైవదన ప్రాయశ్చిత్తే ఏషేంద్రియేణ వీర్యేణభ్యదే యస్యాహిదాగ్నేరగ్నిర్మత్స్యమానోనజాయతే యత్రాన్యం పశ్యేత్ తదాహృత్యహోదవ్యం అగ్నావేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి యద్యన్నరిందేత్ అజాయాగం హోదవ్యం ఆగ్నేయీవాయేష యదజా అగ్నావేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి అజస్సునాశ్నీయాన్ ఎదస్యాస్మీయాద్ యామేవాఘ్నావాహుజంజుభుయాద్ తామద్యాద్ తస్మాదశనాశ్యం యజ్జాన్నవిందేద్ బ్రాహ్మణస్ దక్షిణే హస్తే హోదవ్యం ఏషవాగ్నవే స్వామన యద్బ్రాహ్మణ అగ్నావేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి బ్రాహ్మణం తుపసత్తేనావరుంధ్యాద్ యద్బ్రాహ్మణం వసత్యాపరుంధ్యాద్ ఎస్మిన్నేవాజ్ఞావాహుజంజుభుయాద్ బ్రహ్మాఘ్రేణ ప్రఘ్రయేత్ తస్మాత్ బ్రాహ్మణోపసత్తేనావరుధ్య యదుర్బ్రాహ్మణం న విందేత్ దర్భస్తంభే హోదవ్యం అగ్నివాన్ వేదర్భస్తంభ అగ్నావేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి దర్భాగస్తునాధ్యాధీత యద్దర్భానధ్యాధీత యామేవాజ్ఞావాహుజంజుభుయాద్ తామధ్యాధీత తస్మాద్దర్భానాధ్యాయుదవ్యాదర్భాన్న విందేర్ అప్సహోదవ్యం ఆపోమే సర్వా దేవతేవాహోత్రకం హుతం భవతి ఆ వస్తున పరిచక్షేత యదావరిచక్షేత యామేవాప్స్వాహునింజుభూయాద్ తాం పరిచక్షేత తస్మాదాపోన పరిచక్ష్యాహ మేధ్యాధ్యాతమోకం సృజ్యే యస్హిరణ్యేరణ్యేరగ్నిభిరగ్నేశ్రం సృజ్యంతే అగ్నిరగ్నిమరోడాదమట్టాగమానం నిర్వవేద్ మేధ్యాంజైవాచ వేభ్యాంతమభౌ్యాత్రే అగ్రే ప్రథమదేవాలన్యుర్మవేద అగ్నిమేవ ప్రథమదిగ్రస్వేణ భాగేనాపధాపదే సేవైనం ప్రథమాలంభయే తద్భక్తస్తమంతమగతమగ అగ్రంజస్పష్టాగస్పతి పృథివ్యామోజస్వేత నాభిప్రాప్నోరాజే ఏదోమాజనమాహిరాగ్నేహోత్రం తద్యక్షవేద ఏదోక్షమాజనగ్రవేద గర్భగ్రస్తమంతమగతమగరిత్యా వేదేవాస్మిన్ వాజనం దాదే అగ్నిరిత్యాహ అగ్నిర్వేదోషాదే ఇంద్రిత్యాహ ఇంద్రియమేవాస్మిన్ దాదే పత్రేత్యాహ పష్టావే పశూనాగం రోపగత రూపమేవ పశుర్దాదే బృహస్పతిరిత్యాహ బ్రహ్మవై దేవానాం బృహస్పతే బ్రహ్మణైవాత్మనే ప్రజాస్పజనయతే పృథివ్యామోజశ్చోదేతరిత్యాహ అస్యామేవేన ప్రతిష్టాపయతే నాభిప్రాప్నో జనరాజేత్యాహ రక్షతామపహత్యే యా పురస్తాః ప్రస్రవంతే ఉపయత్తాశ్చిడాః తాభిరక్తిమపిత్రాభిః శ్రద్ధాయజ్ఞమానభే దేవాగాదుమిదః కాదుమియజ్ఞాయ విందత మనస్పతినా దేవేన బాధాయజ్ఞేజ్యతీయశ్రే దివ సాయత్ర్యాదో మాధుత సోమపేథాయ సన్నయతం మకరమంతరమాదే ఆపో దేవే శుద్ధాస్త మహాపాత్రాణిసంసద ఉపాదిన్యాయ దేవానా అన్నవర్గముదసంసద అయోగ్యేషమయోగ్నియాసో అయోక్షేషమేంద్రాయ అభిషే ధియస్వ సాయత్రీమన్నవర్గేణ అయస్వామంగళోద్యమం అగ్ఞం గృహ్ణామి సోమయోభూత్యంతమానోహదిశోర్యమన్నే ఆదిత్యం జ్యోతిషాం జ్యోతిరుత్తమం సోయజ్ఞాయ రమదాం దేవతాభ్యోహృతానాదిత్యాన్ ఇంద్రేణ సహ దేవతాః పూర్వ పరిగృహ్ణామి స్వాయతమేవ నేషయాః ఇమామోర్జం పంచదశే ప్రవిష్టాః తాన్ దేవాన్ పరిగృహ్ణామి పూర్వః అగ్నిహవ్యమానిషతానావహతో పౌర్ణమాసకృంహవిదమే ధామ్మయే ఆమావాస్యకృంహవిదమే ధామ్మయే అంతరాగ్నే పశవః దేవతమంతరమాగమన్ తాన్ పూర్వః పరిగృహ్ణామి స్వాయతమేవ నేషయాః ఇహ ప్రజా విశ్వరూపారమంతా పూర్వ పరిగృహ్ణామి స్వాయుధనేమేషయా విశ్వరూపారమంతా అగ్నిగ్రహవజమభిజన్మదానా తాన్ పూర్వ పరిగృహ్ణామి స్వాయుధనేమేషయా అయం పితనామగ్నిభ్యాభ్యాంపరిగృహ్ణామి అభిజన్న పితంకరద అజస్సంతాగుంసభాపాలాజయభాగుంసవింధత అగ్నేయ మే సభ్యేరదశ్రతం అన్నమావేయమ్ అభిజాశ్రతం ఆపదశే శ్రియం మంత్రం అహిర్ధ్రియక్షత ఇదమహ్యేభ్యసుభ్యోయజ్ఞం ప్రబ్రవేమే ఇదమహమింద్రజేభ్యుద్రేభ్యోయజ్ఞం ప్రబ్రవేమే ఇదమహం వరుణజ్యేభ్య ఆదిత్యేభ్యయజ్ఞం ప్రబ్రవేమి అయస్వదేరోషయ అయస్వద్ధాంపయ అపాంబయోయత్మయ ఏమామింద్రజగుంధ అగ్నే పదపద పదంచరిష్యామి అక్షగేయంతన్మేరాభ్యతాయోపదపదాదిత్యపదపదానాపదపదంచరిష్యామి అక్షగేయంతన్మేరాభ్యతా ఇమాం ప్రాజేవే విషమోర్జమభిగ్రస్కృతా బహువర్ణామశ్రా హరామిషుభామహం యత్కృష్ణారూపం కృత్వా ప్రావిషత్తం వనస్పదేన తమేకమిషా సంభరామిషంభదాన్పరిధేయస్మిష యజ్ఞాయుణసంచలాన్ ఉపవేషం మేక్షణం ధ్యం సంభరామిషంభృతా యా జాతా ఓషదయ దేవేభ్యత్రేగం పురా తాసాం పర్వదాభ్యాసం పరిస్థలమాహరన్ అమాధ్యయజ్ఞయం తదేవం శివమస్తు మే ఆక్షేత్తమవారిహం దేవాని సర్వశ్వతం అపరిమితానాం పరిమితాః సన్నగ్యేషు ముదాయకం ఏదో అమారికాహం కథమచ్చనాహం పునరుత్థాయ పునాభవంతో యకృదాచ్ఛిన్నం పరిహరోర్నాపదో శోణం పితృభ్యస్తాభ్రామ్యహం అస్మిన్ ఛేదంతు మే పితర స్వామ్యాః పితామహాప్రపితామహాశ్చానుకైః సహ కృపత్వరాజేనర్థ యాంపాదేసంవిద యజ్ఞే పవిత్రం పౌతమం ప్రజోహవ్యం కరోతు మే ఇమౌ ప్రాణాపానౌ యజ్ఞాంగాని సర్వశః ఆప్యాయంతౌ సంచరతాం పవిత్రేహం యశోధనే పవిత్రే స్వవైష్ణవే పాయుర్వాం మనసా పునాదు అయం ప్రాణశ్చ పానశ్చ యజమానమిగచ్చతాం యజ్ఞేభూతాం పోతారౌ పవిత్రేహం యశోధనే తయా వేదం విజదు పృథివీ తయా యజ్ఞో జాయిదేష్ని అక్షిత్రం యజ్ఞమన్వేష విద్వాన్ తయా హోతా సంతనాద్యర్థమాసాన్ ప్రయత్నోజసంతోనా పవిత్రేణ సహాగే సుమేజగం రజ్జనభిధానే అగ్నిజాముపదేవతా అప్రతులయజ్ఞస్ ఉభే ఉపదధామ్యహం పదుభిస్తన్నేతం విభతా ఇంద్రాయ సందధే ఉపవేషోయజ్ఞాయ తాం పరివేషమసారయన్ ఇంద్రాయ అవికృణ్వంత శివశ్శర్మభవాదిన అమన్వయం దేవ పాత్రం యజ్ఞాయుష ప్రయుజ్యత పవిత్రమజనేతా ఆపోధారయమాదివ దేవేణ సమిత్రాక్రోతా అసోస్తోర్యస్ రశ్మి గాంధోహ పవిత్రే రజ్యం సర్వాత్రాణి సంసద ఏతా ఆదరంతి పశుమద్గుహానా ప్రజాపదే యశో విశ్వరూపా భక్తేర్భవంతేర్పజాయమానా ఇహ వయంద్రమయదు గావ పూషాస్థ అయక్ష్మావ ప్రజాతకం దామే కాయస్తోషేణ బహునా భవంతే ఓర్జం పయపిన్వమానా ఘతం చ దేవో జీవం దేర్పవత్సలేయం యౌశ్చేమం యజ్ఞం పృథివేసందుహాతాం ధాతా సోమేన సహవాదేన వాయుః యజమానాయ ద్రవిణం దధాతు ఉత్సందుహంతి కలశంకదర్భ్యనం ఇడాం దేవే మధుమదేకం సుపర్పితం తరింద్రాగ్నేజన్మదకం సౌనతావత్ తద్యజమానమృతత్వే దధాతు కామసుక్ష ప్రణాః బ్రూహి ఇంద్రాయ హవేంద్రియం అమోయస్యాహం దేవానాః మనుష్యానాం ప్రయోహితం బహుగుద్ధేంద్రాయ దేవేభ్యః హవ్యమాప్యాయతాం పునః వత్సేభ్య మనుష్యేభ్యః పునర్దోహాయ కల్పతాం యజ్ఞస్య సంతతిరసి యజ్ఞస్య త్వా సంతతిమనసంతమామే అదత్తమజ విష్ణవే త్వా యజ్ఞాయాపి దధామ్యహం అభ్యతిరిక్తేన పాత్రేణ యా పూతా పరిశేలతే అయం వయస్సోమం కృత్వా స్వామిగచ్చదు పర్ణవల్క పవిత్రం సౌమ్యస్వమాభ్యనిర్మిత యో వర్ణం చర్భం చ దేవానాగంహవ్యశోధనో ప్రాతృవేషాయ గోపాయ విష్ణోహవ్యగంభిరక్షసి ఉమాభగ్నేమస్తృణతే దేవతా ఉపవసంతు మే అహం గ్రామ్యానుపసామి మహ్యం గోపదయే పశూన్ దేవాదేవేషు పరాక్రమధ్వం ప్రథమా ద్వితీయేషు ద్వితీయా తృతీయేషు త్రిదేకాదశాది సమావద ఇదగుంఠనే యజ్ఞం కరోమి ఆత్మా కరోత్వాత్మనే ఇదం కలిష్యే భేషజం ఇదం మే విశ్వభేషజ అశ్వినా ప్రాపదం ఇమం ఇదమహగుంధేనాయాభేత్వరియై ముఖముపోహామి సౌర్యజ్యోతిర్విభాహి మహలేంద్రియాయ ఆప్యాయతాం హృదయోనిః అగ్నిరహవ్యానమన్యతాం క్షమం క్షప్తజమం క్షువా స్వరూపంతాయ సువిదం శోణాం తేజసా అగ్నియుష్టమభిహారయామి శోణం తే సురణం కరోమి ఘృతస్థారయా సుషేవం కల్పయామి తస్మిన్ శ్రీరాముదయ ప్రతిష్ఠ శ్రీణాం మే శతు మనస్య మాన ఆర్ద్ర ప్రదస్తర్భువనస్య గోపాః శతముత్సాలజితామతీనాం యస్తాత్మానుషప్రవిష్టః దేవానాం విష్ఠామనియోమితస్థే ఆత్మన్వాన్ స్వామఘృతమాణి భూత్వా దేవాంగచతువర్మిందయమానాయ మహ్యం ప్రచల్యే సమోక్రమే దేవాతర పితరో దేవాహమృతనయ యమంతరే సంయత్రస్వం దత్తం సంభోత్రగ్రస్వగ్రశ్రాంతం సంభృతం తస్మేద్రష్టా వాయుశ్రోత ఆదిత్యో విఖ్యాత పృథివీనాత ప్రజాపతిర్బంధు మాధేర్మాత్వాహికంశిషం మాధేక్రమేర భరతముద్ధరేమర్షిం చ అపదానాని ప్రత్యపదాస్యామి నమస్తే సుమాహింసే యదోదానాన్మాకారిమాత్మన ఆజ్యేన ప్రత్యేన తాత్మ్యాయుధాత్మన అద్యాయమాత్రాద్ ఆవ్యాధాకృత్యతమిదం మారోరుమయజ్ఞస్య శుద్ధకృత్యమిదం హవిః మరుణాదత్తాంఘటవజే మిత్రావరుణసమేషాం దక్షిణార్ధాసం భిందన్ అవద్యాం మే గతోముఖాం ఇడే భాగం జుడస్తనః నిర్మగానింహాల్పదః తస్యాత్తే భక్తివారస్యామ సర్వాత్మానస్సర్వగణాః దర్ధమిన్వస్వ దరదోమేమాక్షాయే పర్వతోమేమాపసత్ విశాంగ్లప్తిరథే శివమే కల్పంతాం కల్పంతాం మేష దైవేష్టమానుషేష్టరాత్రేదా అర్థమాతా మే కల్పంతాం మాతా మే కల్పంతాం ఋతవో మే కల్పంతాం సంవత్సరో మే కల్పదాం పృత్తిరథ కల్పదాం మే ఆశానాభ్య అమృతేభ్యం భోజస్భ్యక్షేభ్యమిడావయ భజతా భాగే భాగం మా భాగో భక్త నిర్భాగం భజా అపస్మిన్ వోషధేర్జున్ వాత్మాదవృష్టిమేళయ బ్రాహ్మణానామిదగం హరి సౌమ్యానాగం సోమపేచినా నిర్భక్తో బ్రాహ్మణ నేహా బ్రాహ్మణస్యాస్తే సమంతాం బలిరవిడాకృతేన సమాదిత్యేర్వజభిస్తం మరుద్భిః అవింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యన్నవాగచ్చతి స్వాహా ఇంద్రాణీవాగతమాభూయాదం అదిశిరివసుపుత్రా అస్థోరిత్రాగారిహవత్యా ఉపనిషేషు ప్రజాస్తాయ సంవత్నేవత్యాసుపుతేన గచ్చతాం యజ్ఞస్య యుక్తౌధర్యాభూతాం పంచానానో విలహదామరాజే దివిద్యోతిరమానభేదాం దశలే తనవోయజ్ఞయజ్ఞయాః తాప్రేణాదమానాహృతేన నారిత్రయో ప్రచితమీడమానః దేవానాయమానోమృతోభూత్ జన్మాహం దేవాకల్పయన్ భోజభాగంశక్రతో ఏతద్ధ్వాంతేన ప్రేణాని ఏడదృప్యమగంహో అహం దేవానాగం శృతామస్మి లోకే మమేణ విష్ణున్నమిషద్భవాదే అహం నారిష్టావలేజామి విద్వాన్ యుదాభ్యామింద్రోణాభాగేయం అనాథద్భవదేవ సోమ అస్మిజ్ఞే మరుతో మృదాన మానో విగత విభామో అశస్తి మానో విగద్వ్యాద్వేష్యాయ శుభం వాజినం వయం పూర్ణవాదయ్యమహే నామలోమనాగం సువేర్యం నాయస్వాషకం దాస్మినం ప్రాణాయ సుదాసరే పూర్ణవాదాయ స్వాహాభగాభూయాప్యాయమానా ప్రాణోదోహదాగం సువేర్యం నాయస్వాషకం దాస్మినం అపానాయ సుదాసరే అమావాస్యాయే స్వాహా అభిష్నే విపరిజయేయం జామిం మాయుకుం దేవమయాసయానా నిష్కాయమేజమానస్య పరిస్పృణేన పరిసత్తాజ్ఞం పరిహితోజ్ఞమేజమానం భునక్తో అపాంగోషధేనాగం సువర్ణ నిష్కాయమేజమానస్య సంతకా మధుఖాహ అముత్రావిష్ణుం లోకే భూపదే భువనపదే మహతో భూతస్య పదే బ్రహ్మానంతాహమహే అహం భూపతిరహం భువనపదే అహం మహతో భూతస్య పదే దేవేణ్యాజ్యంగరిష్యామి దేవసమితరేతృణతే బృహస్పతిం దేవ్యం బ్రహ్మాణం తదహమ్మే ప్రబ్రవీమి మనో గాయత్ర్యై గాయత్రే సృష్టుభే సృష్టుభ్యగత్యై జగత్యనుష్టుభే అనుష్టుపంక్తే పంక్తిప్రజాపతయే ప్రజాపతిర్విశ్వేభ్యో దేవేభ్యః విశ్వే దేవా బృహస్పతయే బృహస్పతిర్బ్రహ్మణే బ్రహ్మభోద్భవస్సువ బృహస్పతిర్దేవానాం బ్రహ్మా అహం మనుష్యానాం బృహస్పతే యజ్ఞం గోపాయ ఇదం తస్మే హర్మ్యం కరోమి యోగో దేవాశ్చరతి బ్రహ్మచర్యం మేధావీ లక్ష్మణజాతమస్తే అంతర్ద్రోతశ్చరతి మానుషేషు చతుష్కండాయ వదిస్వేషాభువనస్ మధ్యే మర్మర్జమానా మహతే దౌభగాయ మహ్యం దుఃఖయజమానాయ భూమిర్భోత్తామయమానం బపోష తో దేవే వర్ధే దేవయాగుంహి యజ్ఞా యజ్ఞం విజయం దిశం చ ఓడధీరాపరిహదక్పరేశ్చోమానసాయిష్ట వాచా బ్రహ్మణా కర్మణేవాదయనేవ్యేణిరక్ష్యే ఓర్ణాప్రథమానగ్రస్యోనం దేవేభ్యోయుత్తకంసనాయ వైహి స్వర్గే లోకే యజమానం విధే మాన్నాగస్సు వృత్తే పరమే వ్యోమన్ ఖండాయ మతిస్సుమేధాపదేకావినివస్తే సాస్తేమానామహతే సౌభగాయ సాయజమానాయమాన్ శివాజ మే షగ్మాజై శోనాజ మే సుషదాజై ఓర్జస్వదేజ మే బయస్పదేజై యజమోర్జం మే బిన్వస్వ బ్రహ్మదేజో మే బిన్వస్వ క్షత్రమోజో మే బిన్వస్వ సంపుష్టిం మే బిన్వస్వ ఆయురన్నాద్యం మే బిన్వస్వ ప్రజాం పశోన్మే బిన్వస్వ అస్మిన్ యజ్ఞం బహూని బిన్వే అవిక్షోభాయ వర్ధేంద్రధామి ధర్తాధరణోధరీయాన్ అగ్నిర్వేదాగం జనిరతోనుదాతే విచ్ఛిన్నద్విభుదేభ్యాగం సపత్నాన్ జాతాన్ భ్రాతృవ్యానగేది దృశ్యమానా విశోరింద్రాభ్యాం విధమాన్యేనాన్ భాగ్యస్వానాముత్తమోదాని దేవాః విశోయంత్రే నమానే అదాయం విశ్వం ఆత్మానమరిందుర్మరాయం సీదంతే దేవేశుకృతస్య లోకే ధృతే త్వాగుషతే స్పృశతే ప్రాణాన్మయిధారేతం ప్రజాన్మయిధారేతం పశోన్మయిధారేతం అయం ప్రస్తభయస్య ధర్తా ధర్తాత్మయాజానామృతానో యాజానాః పదాసారపశోస్వరూపాః అస్మిన్ సదాధ్యాచారయామి ఆరోహపథోజుహృదే భయానాన్ ఎత్రయపథమజాయే పురాణాః హిరణ్యపక్షా విరాసంభృతాంగా వహాజమాసుకృతాన్యత్ర లోకాః అవాహం వాదోహృదాస్వప్నాన్ ధాతాన్ ధాతృవ్యాణయేన దృశ్యమానాః లోహే యజ్ఞకం సుదుఖామివ ధేనుం అహముత్తరభూయాసం అధయమత్సవత్నాః యోమా వాజామనజాదుర్మరాయః ఇదమత్సరం శివాయాత్తర భూయాసం అసరేమత్సవత్నాభోజాక్వరీనాగం సోన ప్రియనా ప్రియేణ శోనో మే చేశివ్యాజయాగేణోకేషిర్వ్యామంతరిక్షే అహముత్తర భూయాసం అసరేమత్సవత్నా యజ్ఞస్థాయే జిరస్య పూర్ణా అచ్చిన్నమయా సదసార ఉత్స మారుతేణ సమానాదేవ్యేణ యజ్ఞోని సర్వదశ్రుత సర్వదోమాం భూతం భవిష్యచ్చ్రయతాం శతం మే సంతు ఆశః సహస్రం మే సంతు సోమృతాః యామదే ప్రసుమదే ప్రజాపతిర సర్వదశ్రుత సర్వదోమాం భూతం భవిష్యచ్చ్రయతాం శతం మే సంతు ఆశః సహస్రం మే సంతు సోమృతాః విరావదే పశుమదే ఇదమింద్రియమృతం వేయం అనేంద్రాయ పశువో జిగచ్చన్ దేవాహవతోపమాయస్వేయృథివీమర్తప్రవిష్టం ఏనాదిబలమింద్రే ప్రజాపదే ఇదం తక్షుక్రం మధువాజనేవదే ఏనోపరిష్టాన్మహేంద్రం దశిమాంఖినోద అయం వేద పృథివీమందవిందుజ గుహాదీంగ్రహణేషు సవిందుజు విజమానాయ లోకం అచ్ఛిద్రం యజ్ఞం భూరి కర్మా కరోత్ అయం యజ్ఞ సమసర్ధవిష్మాన్ వితాసాం నాయుడా దేవతాభిః తేన లోకాన్ సూర్యవతోదయేన ఇంద్రస్తక్ష్యము దత్తమశ్యాన్ తోరక్కనీయామయాదే అస్మిన్ యజ్ఞే యజమానాయమత్యం అప్రమింద్రాగ్నే భువనాన్నుదేత అహం ప్రజాం వీరవదేం విదేయ అగ్నే వాజిత్ వాజంతాదిష్యంతం వాజంతేష్యంతం వాజనం వాజితం వాజిత్యాయేతం వాజ్మే అగ్నిమన్నాదమన్నాద్యాయ భూతోభ్యో పితా ఉపమాన్యో పితా పేత అగ్నిరాగ్నే ఆదిదేవర్తతే జీవాత్మే పుణ్యాయ ఉపహూదా పృథివే మాత ఉపమా మాతా పృథివే క్వేత అగ్నిరాగ్నే ఆదిదేవర్తతే జీవాత్మే పుణ్యాయ మనోజ్యోతామాజ్యం విచ్ఛిన్న యజ్ఞం సమిమందాదు రహస్తమన్న విశ్వే దేవాదయంత ఎంతే అగ్నా వస్తామి అహం వాహక్షిపితశ్చరన్ ప్రజాంతరస్రమూలం నీచేర్తే వానవశ్చర అగ్నేయోనాభిదాసతే సమానోయశ్చ నిత్య విద్భస్తేవ ప్రక్షాయన నాదస్యోచ్ఛేదకించన యోగాం వేత్తి జాతవేద కించాహం వేద్భిష్టవాన్ సర్వాగస్థానగ్నే సంతః యాగశ్చాహం వేద్భిజేతమాన్ అగ్నే వాజయత్ రాజన్వా సర్వాగుంసం రాజంతి వివాగుంసం రాజనం వాజితం వాజిత్యాయేషం మహాజ్మే అగ్నిమన్నాదమన్నాద్యాయ వేదర్భయశ్రుతం భవే యజ్ఞపరిషయశ్రుత ఆజ్ఞం యజ్ఞర్జోయ్యాజ్యాశ్చుషత్కారా సమ్మే సన్నతయోనమంతాన్ యజ్ఞసన్నహనే హృదే వివక్షేలోపదత పృథివ్యాధ్యుత్ ఏనాహస్రకాండేన విషంతకం శోచయామే విషన్మే వసోజనో ఓషధే మోహకుంశనం యజ్ఞనమస్ యజ్ఞ నమో నమస్తే యజ్ఞ శివేన మే సంతిష్టస్వ శోణేన మే సంతిష్టస్వ భూతేన మే సంతిష్టస్వ బ్రహ్మవర్తన మే సంతిష్టస్వ యజ్ఞస్వంతిష్టస్వ ఉపదే యజ్ఞ నమ ఉపదే నమ ఉపదే నమ నిర్భయే క్రియమాణానా యోన్యంగోమశిష్యతే యక్షదాంభాగేయం ఆపస్తత్ర వహదాపిద ఉలూఖలే ముసలే సూర్పే ఆయుశ్రేషదృషయః కపాలే అవప్రణో విప్రుః సంయజామి విశ్వే దేవాహవిరదం విహంత యజ్ఞేయా విప్రుః సంతి వక్మే అర్ణోదాః సర్వాః సృష్టాః సుహృదా జోమి ఉద్యన్నర్జమిత్రమః సమత్నాహన్మే అనేన సహ విలీనాన విద్యుదాజే నిమ్రోజన్నధరాంకృతే ఉద్యన్నజమినాభజ విజావృత్తేభ్యోయథ దీర్ఘాయుత్తస్య హేతుజే కస్య నోదేహ సూర్య ఉద్యన్నజమిత్రమః ఆరోహన్నుత్తరాన్నివం హృద్రోగం మమ సూర్య హరిమానం చ నాశయ శుకేషు మే హరిమానం రోపణాకాశుధ్వజే అసోహారి ద్రవేషు మే హరిమాణం విదధ్వజే ఉదగాలయమాదిత్య విశ్వేన సమరాధ విదంతం మమ రంధయన్ మో అహం విదతోరథం యో నశ్వపాదశపద కష్టన శ్రమశ్రమాన్ సుషాదరత్నైన మృత్త సర్వం పాపకం సమోహతాం యోన సమత్నోయోన భర్తాభిదాసదేవాః యుద్ధస్యేవ ప్రక్షాయన మాసస్యోచ్ఛేదకించన అవదత్త పరాపద స్వరా బ్రహ్మవింశద గచ్చామిత్రాన్ ప్రవిశ మైషాన్ కంచనోచ్యుత సక్షేదం పశ్య విషత్తరితం పశ్య నాకేదం పశ్య నమజ పరిష్టం వరిష్టం అమృతాయాన్యాహు సౌర్యో వరిష్టాక్షభాగే అనుద్యావామృథివే పుత్రే దీక్షాధిపదోయోని తమోధి బ్రహ్మణోయోని బ్రహ్మాదిక్షత్రస్థయోని క్షత్రమస్థస్థయోని యతమతి భూరారభే శ్రద్ధాన్మనద దీక్షాంతమద విశ్వస్య భువనస్యాధిపత్నే సర్వేకామాయమానస్ సంతో బాలం ప్రాణం మనసాన్వామే ప్రజాపతియో భువనస్ గోపాస్త్రాయం పాత్రగుంభజేవామహే ఇంద్రదాత్మరగాయత్రేం ప్రపద్యే నాయంతే ఇంద్రదాత్మరతృష్ణం ప్రపద్యే తాంతేజ్ఞే ఇంద్రదాత్మరజగదే ప్రపద్యే తాంతేజ్ఞే ఇంద్రదాత్మరాష్ణుభం ప్రపద్యే తాంతేజ్ఞే ఇంద్రదాత్మరపంచం ప్రపద్యే తాంతేజ్ఞే ఆహందే క్షామరమదర్శనపత్నే గాయత్రేణ సందధా బ్రహ్మణాయ రథం సత్యే ధాయే సత్యమృతే ధాయే రంజమే సత్యం చాభూతా జ్యోజిర్భూపకం సువర్గమం సువర్గం లోకం నాగస్ పృష్టం దర్ధస్య పిష్టపమగమం పృథివీ దీక్షయాదీక్షితయాదీక్షితయాదీక్షయా మే అంతరిక్షం దీక్షయాయుర్దేక్షయాదీక్షితయాయుర్దేక్షయాదీక్షిత ప్రజాక్షయాక్షయాక్షిత్రమాక్షయాక్షిత్రమాక్షయాక్షిత్రమాక్షయాక్షయామే ఆపోదీక్షయాక్షయాక్షిత ప్రజావరణోరాజాక్షయాక్షిత్రయాక్షయాక్షయామే ఓషధయోదీక్షయాసోమోరాజాక్షయాక్షిత్రయాసోమోరాజాక్షయాక్షిత్రయాక్షయాక్షయామే వాగ్దీక్షయాప్రాణోదీక్షయాక్షిత్రయాప్రాణోదీక్షయాక్షిత్రయాక్షయాక్షయామే అంతరిక్షంతాదేక్షమానమనుదేక్షతాదేక్షమానమనుదేక్షతాదేక్షమానమనుదేక్షంతాపస్తాదేక్షమానమనుదేక్షంతాదేక్షమానమనుదేక్షంతాదేక్షమానమనుదేక్షంతాదేక్షమానమనుదేక్షంతాదేక్షమానమనుదేక్షంతా విజయగుంషిత్తాదేక్షమానమనుదేక్షంతాహస్రాకృష్ట్యాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష్టాపతిష శివో వా శివమావిష సత్యం మహాత్మా శ్రద్ధా మే క్షితి తమో మే ప్రతిష్ట సవిశుర్పసూతమాదిజో దీక్షయంతో సత్యమస్మే అహం తదస్యమేత అమాభిజో నిస్తమయోజిరస్మే పుత్ర ప్రత్యేద ఆయుక్పాణ సుప్రదేక పురస్తాద్ అగ్నే స్వాయ్యో నివాసేసాధ్య అస్మిన్ సహస్యే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవాజమానస్తేజమిజే విష్ణుస్వాన్వేదో దేవోర్జే విష్ణుస్వాన్వేదో ప్రేణిం వ్రతాయ విష్ణుస్వాన్వేదో చత్వారి మాయో భవాయ విష్ణుస్వాన్వేదో పంచమశుభ్యో విష్ణుస్వాన్వేదో షడ్రాయస్తోషాయ విష్ణుస్వాన్వేదో సప్తసప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్వాన్వేదో సఖాయమేహం సఖ్యాయోషం సఖ్యాన్వే మాయోషా సాధు బ్రహ్మణ్యే తస్యాస్తే పృథివీ పాద సాధు బ్రహ్మణ్యే తస్యాస్తే అంతరిక్షం పాద సాధు బ్రహ్మణ్యే తస్యాస్తే ద్యౌ పాద సాధు బ్రహ్మణ్యే తస్యాస్తే ఋషపాద సాధుజాస్తే పంచమ పాద ఇంద్రస్వామం వివద క్షేమస్వన ఇమాన్నరాక్ష్మేత్యేగం రుద్రవదేమాదిత్యవదే పస్మన్ దివ నాభా పృథివ్యాయమానో ఘనప్రేకా భువనస్ మధ్యే తస్యాంజువర్ణావధయో నిమిష్టౌ యయోర్దేవానామధిభాగధేయమ్ అవజన్యం భయన్నుత అవచక్రాని వర్తయ రహంజోమస్యక్షతం నవాయ్యేషుభ్యస్తర్వాభ్యోమృద్రాయే తస్మాద్భేదాన్యతమోరుద్రాయమేషుడేమానంచరేషవర్గే లోకేమానకుంభిధే షన్నయే శిద్ధిపదేషంచుష్పదే యస్మాద్భేదావే పృష్ఠా పలాయుష్ఠా సమిజ్ఞాస్థాభయంకృతే ప్రజాభ్యస్తర్వాభ్యోమిడ నమో రుద్రాయ మేషుషే యమ తస్మై నమ తస్మై స్వాహ నవాదం మ్రియసే ఆశానా విశ్వాసాయ ఇంద్రాజేతనస్ హుతాహుదస్ దర్ప్యదం అహుదస్ హుతస్ హుదస్ అహుదస్ అహుదస్ హుదస్ ఇంద్రాగ్నే అస్థోమస్ వేదం పిబదం జుషేథా మాయమానంతమో విదత్ వర్తిజో వాయుమా ప్రజా మాయస్వామి మిమం వివాద్ రక్షముభయం కృతాం.